Book 2 13 13 الأنشطة والأعمال పనులు ماذا تعمل مارتا؟ مارتا ఏం పని చేస్తుంది؟ هي تشتغل في المكتب ఆమె ఒక ఆఫీసులో పనిచేస్తోంది. హియ తష్టగల్ అలల్ కంప్యూటర్ ఆమె కంప్యూటర్ పనిచేస్తుంది. ఐన మార్తా మార్తా ఎక్కడ ఉంది? ఫీ అల్ సినిమా సినిమా థియేటర్ వద్ద. హియ తుషాహిద్ ఫిల్మన్ ఆమె ఒక సినిమా చూస్తోంది. ماذا يعمل بيتر؟ بيتر ఏం పని చేస్తాడు? هو يدرس في الجامعة. అతను యూనివర్సిటీలో చదువుతున్నాడు. هو يدرس لغات. అతను భాషల్ని చదువుతున్నాడు. أين بيتر؟ بيتر ఎక్కడ ఉన్నాడు? في المقهى. కఫేలో. హువ యష్రబ్ ఖహ్వా అతను కాఫీ తాగుతున్నాడు. ఇలా ఐన్ యుహబ్బున్ అన్ యధ్హబు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? ఇలా అల్ హఫ్ల అల్ మూసీఖియా గాన కచేరీలో. యుహబ్బున్ సమా అల్ మూసీఖా వాళ్ళకి సంగీతం వినడం అంటే ఇష్టం. ఇలా ఐన్ లా యుహిబ్బున్ అన్ యధ్హబు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు? ఇలా అల్ డిస్కో డిస్కోకి. హుమ్ లా యుహిబ్బున్ అర్ రఖ్స్ వాళ్ళకి నాట్యం ఆడటం ఇష్టం లేదు.